విభీషణుని లక్ష్మణుడు ఓదార్చుట యుద్ధకాండ 12వ సర్గా. శోకేన మహతా విష్టం సౌమిత్రిరిదమ బ్రవీత్ యంసోచ సిత్వం దోహఖెనకో యంతవ విభీషణత్వం వాస్యకతమ సృష్టేహ పురేదానిమత పరం యద్వత్తో యౌఘ పతితాసికతాయాంతి తదృశ్యా సంయుజ్యంతో వియుజ్యంతే తథాకాలేన దేహిన యథాధనాను వైధానా భవంతి నభవంతి చ ఏవం భూతేషు భూతాని ప్రేరితాని సమాయత్వం చేమే వయమన్యే చ తుల్యాః కాలవశోద్భవాః జన్మ మృత్యేదాయస్మాత్ తదా తస్మాద్ భావిష్యతః ఈశ్వర సర్వభూతాని భూతై సృజతి హంతేజః ఆత్మశ్రుక్షైరస్వతంతిరా రణపేక్షోపి బాలవత్ దేహేన దేహినో జీవా దేహదేహో బీజాయతే బీజాదేవేథా బీజం దేహాన్య ఇవ శాశ్వతః దేహిదేహ విభాగో రెండుయమవివేక కృతః పురా నానత్వం జన్మనాశశ్చక్షయో వృద్ధి క్రియాఫలం ద్రష్టురాఖాస్తిద్ధర్మా యథా ఉగ్నేర్దారు విక్రియాః తనమే దేహసం యోగాదాత్మనా ఖాంత్యసత్ప్రహాత్ ప్రథాయథా తథా చాస్య ధ్యాయతో సత్సదాగ్రహాత్ ప్రసుప్తస్యానహంభావాత్ తదాభాతి న సంసృతః జీవతోపి యథా తద్వద్విముక్తస్యానహంకృతేః తస్మాన్మాయామనోధర్మం జహ్యహం మమతాభ్రమం రామభద్రే భగవతి మనోధేహ్యాత్మని స్వరే సర్వం భూతాత్మని పరేమాయమానుషరూపిణి బాహ్యేంద్రియార్థ సంబంధా త్యజయిత్వా మనస్సనే తత్ర దోషాందర్శయిత్వా రామానందే నియోజయ దేహబుద్ధ్యా భవేర్భాతా పితామాతా సహృత్రియః విలక్షణం యదా దేహాజ్ఞానాత్యాత్మానమాత్మనా తదాకః కస్య వా బంధురాతా మాతా పితా సుహృత్ మిథ్యాజ్ఞానవశాజ్జాతా దారాగారాదే సదా సద్దాదేశ్చ విషయా వివిధాశ్చైవ సంపదః బలంకో శోభరుత్యవర్గో రాజ్యం భూమిస్సుతాదేహ అజ్ఞానజత్వాత్ సర్వే తే క్షన్సంగమా భంగురా అధోత్తిషహరుదారామం భావయన్ భక్తి భావితం అనువర్తస్వ రాజ్యాది భుంజన్ ప్రారబ్ధమనవహం భూతం భవిష్యదభజన్వర్త మాసమథాచరన్ విహరస్వయథాన్యాయం భవదోషైర్నలిష్యసే ఆజ్ఞాపైతిరామస్త్వాం యద్రాతు సాంపరాయకం తత్కురుష్వేథాశాస్త్రం హృదతిశ్చాపి యోషితః నివారే మహాబుద్ధే లంకాం గచ్ఛంతు మాచిరం. శ్లోకము 9 నుండి 27 వరకు తాత్పర్యము. విభీషణ, నీవు ఎవని గూర్చి దుఃఖించుచుంటివో అట్టిరావణు నీకీ నీకు సృష్టికి ముందుగాని ఇప్పుడుగాని ఇక ముందుగాని ఏ సంబంధమూ లేదు. ఎట్లు ఇసుక జల ప్రవాహ వశమున దానికి ఆధీనమైపోవునో అట్లు జీవులు ప్రారబ్ధ రూపమగు కాలముచే కొంతవరకు కలిసి యుందురు, తర్వాత విడిపోయెదరు. ఇట్లు బొరుగులు పేలాలు వేయించునప్పుడు ఎగిరిపడి విడిపోయి మరల కలుస్తుంటాయో అట్లే ఒకరికొకరికి సంబంధము లేకపోయినను ఈశ్వరమాచేత కలిసియుండి విడిపోతూ ఉంటారు. నీవు వీరు మేము ఇతరులము కాలవశము చేతనే సుయోగ వియోగముల పొందుచున్నాము. జననము కాని మరణము కాని ఎప్పుడు దేనివలన కలుగుతుందో అప్పుడు దాని వలన కలుగుచుండును జననము లేని ఈశ్వరుడు సర్వభూతములను సృష్టించును. చుపును, అతడు సర్వస్వతంత్రుడు, సృష్టిస్థితి సంహారములను బాలుని వలె విలాసంగా చేస్తుంటాడు. జీవులు దేహం చేత దేహాన్ని ధరిస్తారు. విత్తనం నుండి విత్తనం పుట్టినట్లే దేహం నుండి దేహం పుట్టుతుంది. జీవుడు దేహమున కన్నను వేరైనవాడు. జీవుడు నిత్యుడు, దేహమనిత్యము, కావున జీవుడు దేహము కాదు. జీవునకు దేహముతో సంబంధము అవివేకముచే అనాదిగా కల్పితమైనది. అగ్నికి కొయ్యకెన్ని వంకరులుంటే అన్ని వంకరులున్నట్లు ఆత్మధర్మములు కానట్టి రూపములు జన్మములు మరణములు తగ్గుట పెరుగుట కర్మ సుఖదుహఖఫలములు జీవునకు కలుగుచున్నవి. తన కన్నను వేరుగు వస్తువును బేనినయనను విడువక ధ్యానించుచున్నచో ధ్యానించువానికి ధ్యానింపబడుదాని రూపము కలుగుననుట సుప్రసిద్ధము కదా. భమరకీటకన్యాయము సదసత్తుగాని దాని సంబంధముతో ఆత్మయందు నానాత్వము గోచరించుచున్నది. నిద్రలో నున్నవానికి అహంకారము లేనందువల్ల సంసారము గోచరించదో అట్లే జీవించి యున్నను మోక్షము నొందినవానికి అహంకారము. 132. లేనందువలన సంసార దోహకము లేదు. అందువలన మాయాసంబంధి యగు మనోధర్మమైన అహంకారమముకార భ్రాంతిని విడువుము. భగవంతుడును ఈశ్వరుడును ఆత్మయును ఆత్మరాముడును నైన రాముని యందు మనస్సు నిలుపుము. మనస్సును మెల్లగా వెలుపల ఉండే శబ్దాదుల సంబంధము నుండి తప్పించి సర్వభూతములకు ఆత్మ అయిన వాడును మాయామానుష విగ్రహుడును పరమాత్మ అయిన రాముని యందుంచుము. ఆ విషయములందలి దోషముల జూపి మనస్సును ఆనందరుపుడగు రాముని యందు నిలుపుము. దేహమునందాత్మబుద్ధి ఇంచినప్పుడే తోగుట్టువు తండ్రి తల్లి మిత్రుడు ఆను వ్యాపారము కలుగును. ఎప్పుడు బుద్ధిచే ఆత్మను దేహము కన్నను భిన్ను నిఘా తెలుసుకొనునో అప్పుడెవ్వరికిని తల్లిగాని తోబుట్టువుగాని తండ్రిగాని లేరు. భార్య గృహము మొదలగునవి ఎన్నీయు శబ్దాది విషయములును నానావిధ సంపదలు సైన్యం కోసాగారం సేవకజను రాజ్యం భూములు ఇవన్నీయు అజ్ఞానము వలన కలిగినవి అవిక్షణ భంగురములు. ఇకలెమ్మో మనసార భక్తితో రాముని భజింపుము లంకను పాలింపుము ప్రారబ్ధాన్ని అనుభవించుము. గతించిన దాన్ని జరగబోయే దాన్ని గురించి విచారించుకుము. వర్తమానాన్ని చేయుము. న్యాయమును తప్పకము. నిన్ను సంసార దుఃఖములంటవు రాముడు. నీ సోదరునికి ఉత్తరక్రియలను జరిపించవలసనదిగా ఆజ్ఞాపించుచున్నాడు. ఈ దుహకించుచున్న నారీ జనాన్ని శాంతింపజేయుము. నీవు బుద్ధిమంతుడవు. లంకకు పొమ్ము. ఆలస్యం చేయకుము. విభీషణుడు రామాజ్ఞ నమసరించి యథావిధిగా దహన సంస్కారాదులు చేసి తిలోదకములనిచ్చి మండోదరి మొదలగు స్త్రీలను ఓదార్చి తిరిగి రాముని యొద్దకు వచ్చెను. మాతలీను రాముని వద్ద అనుమతి పొంది స్వర్గమున కేగెను. విభీషణునికి రామాజ్ఞి మేరకు లక్ష్మణుడు మంగళకరముగా పట్టాభిషేకము చేయించెను. విభీషణుడు కానుకలు తీసుకుని పురజనులతో లక్ష్మణ సహితుడై రాముని యొద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారముల చేసెను. 133. ఆమె తర్వాత హనుమంతునితో రాముడు హనుమ నీవు సీత వద్దకు పోయి రావణవధ మున్నగు విషయములు చెప్పి ఆమె అభిప్రాయమేమిటో నాకు తెలుపుము అని చెప్పెను. అశోకవనమందలి సింసపావృక్షము క్రింద రాక్షస స్త్రీల మధ్య దుహకించుచు రామునే ధ్యానించుచున్న సీతతో వినయముగా యుద్ధ విషయములన్నీ చెప్పెను. సీతాదేవి ఆనందంతో పరవశించినది, నేను రాముని చూడగోర్చున్నాను, ఆయన ఆజ్ఞకే ఎదురుచూస్తున్నాను అని చెప్పెను. ఆమె కోర్కెను మారుతి రామునకు తెలిపెను. ఆమెను పిలుచుకొని రమ్మని ఆంజనేయుని విభీషణుని పంపెను. ఆమెను వారు రాముని వద్దకు పిలుచుకొని వచ్చిరి. జానకిని చూచుటకై వానరులందరూ ముందుకు త్రోసుకొని వచ్చారు. ఆమె పల్లకీ దిగి రాముని యొద్దకు నడిచి వచ్చినది. రాముడు తాను నిర్మించిన మాయా సీతను అనరాని మాటలన్నాడు. ఆమె ఆ మాటలను వినసహించలేకపోయినది. రాముని ఆంతర్యాన్ని తెలిసిన సీత రామునకు లోకమంతటికీ విశ్వాసము కలిగించుటకే అగ్ని హెత్రమున ప్రవేశించదలచి అగ్నిని ప్రజ్వలించుమని లక్ష్మణునికి చెప్పినది. లక్ష్మణుడు చితిపేర్చి దానిని మండించెను. సీతాదేవి భక్తితో రామునికి ప్రదక్షిణము చేసి నా మనసెల్లప్పుడు రామునే ధ్యానించుచుండునేని లోకసాక్షియగు అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక అని ప్రార్థించి అగ్ని ప్రవేశము చేసినది. అగ్ని ఆమెను ఏమీ చేయలేదు. అప్పుడు శివుడు బ్రహ్మ యముడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు మునులు సిద్ధులు మహర్షులు మొదలగువారు ఆచటికి వచ్చి ఈ ప్రకారము స్తుతించిరి.